ఈ పగలు రేయిగా పండు వెన్నెలగా మారినదేమి తెలి ఆ కారణమేమి తెలి వింత కాదు నా చెంతనున్నది వెండి వెన్నెల జాబిలి నిండుకున్న మిజాబిలి తొణికే చిరునవ్వు వెందుకు పెదవుల మీదికి రానీవు మనసున తొణికే చిరునవ్వు వెందుకు పెదవుల మీదికి రానీవు పెదవి కదిపితే మదిలో మెదిలే మాట తెలియునని మానేవు వెండి వెన్నెల జాబిలి నిండుకున్న మిజాబిలి కన్నులు తెలిపే కథల నెందుకు రెప్పలాచి ఏ మాచేవు కన్నులు తెలిపే కథల నెందుకు రెప్పలాచి ఏ మాచేవు చెంపలు పూచే కెంపులు నాతో నిజము తెలుపునని దడిసేవు వెండి వెన్నెల జాబిలి నిండుకున్న మిజాబిలి అలుక చూపి అటువైపు తిరిగితే అగుపడదనుకొని నవ్వేవు అలుక చూపి అటువైపు తిరిగితే అగుపడదనుకొని నవ్వేవు నల్లని జడలో మల్లె పూలు నీ నవ్వున కద్దము చూపేను వెండి వెన్నెల జాబిలి నిండుకున్న మిజాబిలి ఆహా ఆహా ఆహా ఆహా ఆహా ఆహా ఆహా ఆహా ఆహా ఆహా ఆహా ఆహా ఆహా ఆహా ఆహా ఆహా ఆహా ఆహా ఆహా ఆహా ఆహా ఆహా ఆహా ఆహా ఆహా ఆహా ఆహా ఆహా ఆహా ఆహా ఆహా ఆహా ఆహా ఆహా ఆహా ఆహా ఆహా ఆహా ఆహా ఆహా ఆహా ఆహా ఆహా ఆహా ఆహా ఆహా ఆహా ఆహా ఆహా ఆహా ఆహా ఆహా ఆహా ఆహా ఆహా ఆహా ఆహా ఆహా ఆహా ఆహా ఆహా ఆహా ఆహా ఆహా ఆహా ఆహా ఆహా ఆహా ఆహా ఆహా ఆహా ఆహా ఆహా ఆహా ఆహా ఆహా ఆహ